76 ప్రజ్ఞప్తి ప్రశ్నలు. రామ, పూర్వం ఒకప్పుడు ప్రజ్ఞప్తి అనే రాజు నన్ను ఇలాంటి ప్రశ్నలతోనే ముంచెత్తాడు. అతని ప్రశ్నలు, నా సమాధానాలు వింటే నీ సందేహాలన్నీ తీరిపోతాయి. మధ్య సముద్రానికి నేతి సముద్రానికి మధ్య కుశద్వీపం ఉంది. అక్కడ ఇలావతి అనే పట్టణానికి రాజు ఈ ప్రజ్ఞప్తి ఒకసారి పనిబడి నేను అతని దగ్గరికి వెళ్లాను. అతను అప్పటికే తత్వచింతన చేస్తూ ఉన్నాడు. కాబోలు నన్ను కూర్చోబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు. అతను ఏం అడిగాడో విను. ప్రజ్ఞప్తి భగవన్, మునీంద్ర, నన్ను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. దయచేసి మీరు నా ప్రశ్నలు విని నాకు సమాధానం చెప్పండి. ఒకటి, ప్రళయానికి ముందు మనోవాక్కులకు అందని పరమాత్మ ఒక్కడే ఉన్నాడని అంటున్నారు గదా, మరేమీ లేదంటున్నారు గదా. అలాంటప్పుడు ఈ సృష్టి ప్రారంభం కావడానికి మూల కారణమేమిటి? ఈ సృష్టిలోని పదార్థాలకు ఉపాదాన కారణం ఏమిటి? సహకారి కారణాలేమిటి? ఉపాదాన కారణాలు ఒకట లేక ఎక్కువ? రెండు, ఈ బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయని, అవి రకరకాలుగా ఉన్నాయని, అందులో కొన్ని ఆకాశంలో ఉన్నాయని, కొన్ని రాతి కడుపులో దూరి ఉన్నాయని, కొన్ని జలరూపాలుగా ఉన్నాయని, కొన్ని వాయురూపాలుగా ఉన్నాయని, కొన్ని తేజో రూపాలుగా ఉన్నాయని చెబుతున్నారు గదా. ఇన్ని భేదాలకు కారణమేమిటి? మూడు, వీటిని, వీటిలోని జీవులని, వాళ్లల్లో ఇంద్రియాలని, ఇలా వీటన్నిటినీ సృష్టించిన కర్త ఎవరు? వీటిని అనుభవించే ద్రష్ట ఎవరు? నాలుగు, అలా కాదయ్యా, వేదం కర్మకాండను బ్రహ్మకాండను చెప్పింది. వాటి రెంటికీ సమన్వయంగా మనం సిద్ధాంతం చెప్పాలి. అందుచేత జీవుల కర్మానుసారంగా ఈ సృష్టి ప్రళయ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. దానికి ఆపుదల లేదు అని సమర్థిస్తారా? అలా అయితే ఎలా ఆలోచిస్తే అలాంటి అనుభవాలు కలుగుతాయి? కానీ లోకల్లో ఒక ప్రసిద్ధి ఉంది, దానిని బట్టి సృష్టి ప్రళయ చక్రానికి ఆలోచనే మూల కారణమని చెప్పవలసి వస్తోంది. దానిని ఒప్పుకుంటారా? ఐదు, ఒప్పుకుంటే ఆ ఆలోచన అంటే జ్ఞానం నిత్యమా అనిత్యమా అనేది తేలాలి. అనిత్యమని అందామంటే దానికి వెనుక గల కారణం ఏమిటి అనే ప్రశ్న వస్తోంది. సమాధానం దొరకదు. నిత్యంది అందామంటే నిత్యమైన దానికి మార్పులు గలగటం కష్టం. మరి దీన్ని ఎలా సమన్వయిస్తారు? ఆరు, ఒకడిక్కడ మరణించాడు, వాడి తగలబెట్టేశాము, వాడు పుణ్యపాపాలు అనుభవించడానికి స్వర్గానికో నరకానికో పోయాడు. అక్కడ మళ్లీ ఏదో ఒక దేహం ధరిస్తే గాని సుఖదుఃఖానుభవం కుదరదు. అక్కడ దేహానికి తల్లిదండ్రులెవరు? ఎవరో ఉన్నట్టు ఏ శాస్త్రమూ చెప్పటం లేదు. ఎవరూ లేకుండా ఆ దేహం ఎలా వచ్చింది? ఏడు, వాడి పుణ్యపాపాలే వాడికి తల్లిదండ్రులయ్యారు, వాటివల్లే వాడికి స్వర్గ నరకాది లోకాలలో దేహం ఏర్పడుతోంది అంటారా? అలా చెబితే అమూర్తాలు కేవలం భావాత్మకాలు అయిన పుణ్యపాపాల్లోంచి ద్రవ్యమయాలైన దేహాలు పుట్టాయని చెప్పినట్లు అవుతోంది. అది అసంభవం. మరి మూర్తద్రవ్యాల ఉత్పత్తికి కారణం ఏమని చెబుతారు? ఎనిమిది, దీన్ని తప్పించుకోడానికి అసలు పరలోకమే లేదు పొమ్మని నాస్తికవాదంలోకి వెడతారా? దాంట్లోనూ చిక్కులున్నాయి. పరలోకం అంటే ఏముంది? ఇవాళ్ల ఈ కనిపించే లోకం నిజమని అంగీకరిస్తే దీని ఆయసర్ 159 వెనకాల ఏదో నిజమైన కారణం ఉండి ఉండాలి. అదే పరలోకం. దాని దృష్టిలో ఇది పరలోకం. అందుచేత పరలోకం లేదనడం కుదరదు. అదిగాక అది వేద విరుద్ధం. 9, నేను ఇందాక అమూర్తాలలోంచి మూర్త ద్రవ్యాలు పుట్టవు అన్నానుగాని అక్కడ సందేహం ఉంది. రాజు ఎక్కడో రాజధానిలో ఉన్నాడు, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలు ఆ రాజుగారి ఆజ్ఞకి కట్టుబడి శిక్షలు అనుభవిస్తున్నారు. రాజాజ్ఞ అమూర్తం, శిక్ష మాత్రం శారీరకంగా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అంటే అమూర్తంలోంచి మూర్తం పుడుతోంది. ఇది ఎలా కుదురుతుంది? అలాగే శాస్త్రంలో ఉండే విధినిషేధాలను కొందరు లెక్క చేస్తున్నారు, కొందరు లెక్క చేయటం లేదు. అవి పనిచేసే తీరు ఏమిటి? 10, ఎవడో ఒక యోగి వచ్చి ఒక రాతి స్తంభాన్ని ఉన్నట్టుండి బంగారు స్తంభంగా మార్చివేశాడు. ఇది ఎలా సాధ్యమవుతోంది? 11, ఇక వేదవాక్యాలలోకి పోతే అసద్వా ఇదమగ్ర ఆసీత్, తతో వై సదజయత. ఇదంతా మొదట్లో అసత్తుగా ఉండేది, దానిలోంచే సత్తు పుట్టింది అని ఒక వాక్యం అసదేవేదమగ్ర ఆసీత్తు. సృష్టికి పూర్వం ఇదంతా అసత్తుగానే ఉండేది అని మరో వాక్యం సదేవేద మగ్రాసీత్ ఏకమేవాద్వితీయం. ఇది సృష్టికి పూర్వం సత్తుగానే ఉండేది, అది ఒకటే అద్వితీయం అని మరో వాక్యం నాసదాసీత్ నో సదాసీత్ తదానీం. అప్పుడు సృష్టికి పూర్వం సత్తు లేదు అసత్తు లేదు అని మరో వాక్యం. ఇలా శృతి వాక్యాలు అనేక చోట్ల పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి. వీటికి సమన్వయం ఎలా? పన్నెండు సృష్ట్యాదిలో శుద్ధ చైతన్యం మున్ముందుగా హిరణ్యగర్భుడిగా మారిందని, ఆయన నుంచి సృష్టి అంతా వచ్చిందని మీబోటివాళ్లు చెబుతూ ఉంటారు. అంటే హిరణ్యగర్భుడు ఆకాశంలోంచి పుట్టినట్లే గదా. అదివట్టి ఆకాశం కాదయ్యా, చిదాకాశం. దానికి అలాంటి మహిమ ఉంది అంటారా? ఆ మహిమ ఉంటే మరో హిరణ్యగర్భుడు ఎందుకు పుట్టకూడదు? పదమూడు ఇక ఈ సృష్టిని పరిశీలించి చూస్తే నిప్పు ఎప్పుడూ వెచ్చగానే ఉంటోంది, నీరు చల్లగానే ఉంటోంది. ఇలా ప్రతి పదార్థంలోనూ ఒక నియతి కనిపిస్తోంది. ఈ నియతి ఎట్లా వచ్చింది? పద్నాలుగు ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతుంటే కొందరు పెద్దలు తపస్సు చెయ్యి ప్రశ్నలన్నీ తీరుతాయి అంటున్నారు. తపస్సు చేస్తే ఏదైనా సిద్ధిస్తుంది అంటున్నారు. ఇక్కడ కొన్ని సందేహాలున్నాయి. ఒకడికి ఒక మిత్రుడు ఒక శత్రువు ఉన్నారు. మిత్రుడేమో వీడు వెయ్యేళ్లు బ్రతకాలని తపస్సు చేస్తున్నాడు, శత్రువేమో వీడిప్పుడే చావాలని తపస్సు చేస్తున్నాడు. ఇద్దరూ గట్టివాళ్లే. ఇప్పుడు ఈ తపస్సులు ఎలా ఫలిస్తాయి? పదిహేను పది మంది కవికుమారులు చంద్రుడి సౌందర్యానికి పొంగిపోయి మేం ఆకాశంలో చంద్రులమైపోవాలి అని ఒకేసారి తపస్సు మొదలుపెట్టారు. వారి తపస్సు ఫలిస్తే ఆకాశంలో అనేకమంది చంద్రులు ఒకేసారి కనిపిస్తారా? ఆయసర్ నూట అరవై పదహారు. ఇంతకంటే చిక్కు ప్రశ్న మరొకటి ఉంది. నాకు తెలిసిన ఒకావిడ చాలా సుందరాంగి, కాని మంచి వైరాగ్యవతి. చిన్నతనంలోనే ఇల్లు వదిలి నేను యావజ్జీవ బ్రహ్మచారిణిగా ఉండాలి అని తపస్సు మొదలుపెట్టింది. కాని ఆ ఊళ్ళోనే ఐదారుగురు యువకులు ఆమె సౌందర్యానికి మనసు పారేసుకొని ఎవడికి వాడే ఆమె కోసం తపస్సు మొదలుపెట్టాడు. ప్రతివాడూ ఈమె నా భార్యే పతివ్రతగా నా ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు. వీళ్ల తపస్సులు ఫలించేదెలా? పదిహేడు మరో ప్రబుద్ధుడు తపస్సు చేసేసి ఇష్టదేవుడు ప్రత్యక్షం కాగానే నేను కదలకుండా హాయిగా ఇంట్లోనే కూర్చోవాలి, కాని ప్రళయం దాకా సప్తద్వీపాలకు నేనే చక్రవర్తిని గావాలి అని కోరాడు. ఆ దేవత ఈ వరం ఎలా ఇస్తుంది? పద్దెనిమిది మరో చిక్కు ప్రశ్న కూడా ఉంది. ప్రజలు దానధర్మాలు చేస్తున్నారు, తద్దినాలు పెడుతున్నారు, వీటన్నిటికీ పరలోకంలో ఫలితం ఉందంటున్నారు. ఇదెలా కుదురుతుందయ్యా అంటే ఈ దానధర్మాదుల వల్ల ఇక్కడ ఒక అదృష్టం పుడుతుంది, ఆ అదృష్టమే పరలోకంలో ఫలితాలనిస్తుంది అంటున్నారు. అదృష్టం అనేది అమూర్తం. అమూర్తమైన పదార్థం మూర్తమైన దేహాలతో కలిసి వేరే ప్రదేశంలో వేరే కాలంలో వేరే వేరే ఫలితాలనిస్తుందనటం సమంజసంగా లేదు. దీనిని సమన్వయించడం ఎలా? వశిష్ఠుడు ప్రజ్ఞప్తి మహారాజా, నీ ప్రశ్నలు బాగున్నాయి, నేను నీ ప్రశ్నల వరుసలో వెళ్లనుగాని అన్నింటినీ సమన్వయం చేసి చూపిస్తాను. జాగ్రత్తగా విను. కొన్ని చోట్ల ఉంది అనే జ్ఞానం కలుగుతోంది, మరికొన్ని చోట్ల లేదు అనే జ్ఞానం కలుగుతోంది. కొంచెం జాగ్రత్తగా చూడు. రెండు చోట్ల కూడా నీకు కలిగేది జ్ఞానమే. జ్ఞానానికి ఒక స్వభావం ఉంది. ఏమిటంటే అది తను ఏది అనుకుంటే దానిని అలా చేసి చూపిస్తుంది. అది గట్టిగా ఉంది అనుకుంటే ఆ వస్తువు ఉన్నదవుతుంది, అది గట్టిగా లేదనుకుంటే ఆ వస్తువు లేనిదవుతుంది. దీనికి మంచి ఉదాహరణ స్వప్ననగరమే. నీలో ఉన్న జ్ఞానానికి స్వప్న సమయంలో ఈ నగరం ఉంది అనిపించింది, అది ఆ సమయంలో నిజంగానే ఉన్నదైపోయింది. కొంతసేపటికి నీలో ఉన్న జ్ఞానానికి అది లేదు అనిపించింది, వెంటనే అది మాయమైపోయింది. దీనినే నువ్వు మెలకువ అంటున్నావు. కనుక తేలిందేమిటంటే ఉంది లేదులు రెండు నీలో గల జ్ఞానానికి రూపాలు మాత్రమే. రెండు చోట్ల నిజంగా ఉన్నది జ్ఞానమే. కనుక ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నీలో గల జ్ఞానం తనకు దేహం ఉందనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే పోతుంది. ఉంది అనుకున్నప్పుడు ఆ జ్ఞానం తనే ఆ దేహాన్ని అనుకుంటుంది. అందుచేత దేహధర్మాలను జ్ఞానంలో, జ్ఞానధర్మాలను దేహంలో తనకు తనే ఆరోపణ చేసేసుకుంటుంది. దేహాలు పుట్టే తీరు, నడిచే తీరు ఇది. స్వర్గ నరకాలలో తల్లిదండ్రులు లేకుండా దేహాలెలా పుడతాయని నువ్వు అడిగావు. ఇలా నీ జ్ఞానం చేసే ఆరోపణ ప్రక్రియ వల్ల అవి పుడతాయి అని అర్థం చేసుకో. ఇక్కడ నువ్వు మరో ముఖ్య విషయాన్ని గమనించాలి. నేను జ్ఞానం అనగానే నువ్వు దానిని పరబ్రహ్మ రూపమైన జ్ఞానం అనుకోరాదు. శుద్ధ జ్ఞానం వేరు, దేహేంద్రియాదులను తెలుసుకునే జ్ఞానం వేరు. తెలుసుకునే జ్ఞానం తెలుసుకునే వాడి యొక్క ధర్మం, అంటే వాడిలో ఉండే గుణం వంటిది. ఇది భ్రాంతి రూపంగా ఉంటుంది. ఉదాహరణకు నువ్వు నీ స్వప్నలోకాన్ని చూస్తున్నావు. ఆ మయంలో నువ్వు నేను నాకంటే భిన్నమైన నగరాన్ని చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటావు. కాని నిజానికి నువ్వు చూసేది నిన్నే. అంటే నిన్ను ఐసర్వ్ 161. నువ్వే తెలుసుకుంటున్నావు. నీలో నీ ధర్మంగా ఉండేది ఈ రకమైన జ్ఞానం. నీ జాగ్రత్తలో కూడా నీలో ఉండే ఒకనొక జ్ఞానమే నీ శరీర రూపాన్ని పొందింది. దానికి మించి నీకు వేరే శరీరమంటూ ఏమీ లేదు. ఈ విషయాలు నీకు అర్థమైతే నీ ప్రశ్నలలో 1 నుంచి 7 దాకా అన్నిటికీ సమాధానం వచ్చినట్టే. ఇకపోతే నువ్వు నీ 8వ ప్రశ్నలో నాస్తికవాదాన్ని గురించి ప్రస్తావన చేశావు. వాళ్ళు శరీరమే జ్ఞానానికి కారణం అంటున్నారు. అంటే జడంలోంచి చైతన్యం వచ్చిందని వారంటున్నారు. అది పూర్తిగా పిచ్చిమాట. అయితే వాళ్ళు మీరు అన్నట్లుగా జ్ఞానంలోంచి శరీరం పుట్టేటట్లయితే మరణించిన తరువాత ఆ శరీరం విషయాలను ఎందుకు తెలుసుకొనడం లేదు అని అడుగుతారు. దానికి సమాధానం చెబుతా విను. నువ్వు చైతన్య స్వరూపుడివే గదా. నీలోంచే స్వప్న నగరం వచ్చింది గదా. కనుక అది అంతా కూడా చైతన్యాత్మకమే కావాలి గదా. కాని అక్కడ రాళ్ళు, రప్పలు, జడాలుగా ఎందుకు కనిపిస్తున్నాయి? దానికి ఒక్కటే సమాధానం. నీ స్వప్న ప్రారంభ క్షణంలో నువ్వు కొన్ని సంకల్పాలు చేశావు. వాటికి అనుగుణంగానే స్వప్న నగరంలో కొందరు చేతన జీవులు, కొన్ని జడపదార్థాలు నీకు కనిపించాయి. అంటే నీ సంకల్పబలంచేత నువ్వే ఒకచోట చేతనంగానూ ఒకచోట జడంగానూ కనిపిస్తున్నావు. ఇది నీ అనుభవ సిద్ధం. ఇలాగే సృష్టి ప్రారంభకుడైన హిరణ్యగర్భుడు ఆ క్షణంలో చేసిన సంకల్పాల వల్ల మూత శరీరం జడంగా ఉన్నట్టు నీకు అనుభూతి కలుగుతోంది. ఇది నీ అనుభూతి మాత్రమే. వాస్తవంలో స్వప్న నగరమంతా నీ రూపాంతరమైనట్టుగా ఈ ప్రపంచమంతా చైతన్యమయమే. నీ శరీరానికి కూడా అదే కారణం. కనుక నాస్తికుడు చెప్పే దాంట్లో సత్యం లేదు. అందుచేత ఆ దారిలోకి మేము ఎప్పుడూ పోము. ఇక నీ 9వ ప్రశ్నలో మూర్త ద్రవ్యాలు, అమూర్త ద్రవ్యాలు అంటూ కొంత చర్చ చేశావు. సృష్టి అంతా శుద్ధ చైతన్యంలోంచి భ్రాంతిమయంగా ఆవిర్భవిస్తోందని చెప్పాం. గనుకను సృష్టికి వెనకాల వాస్తవమైన కారణం ఏదీ లేదని చెప్పాం. గనుకను మూర్తమూర్త ద్రవ్య విచారణకు స్థానం లేదు. బతికి ఉండగా నీ చిదాత్మే స్వప్నలోక రూపంగా ఎలా కనిపిస్తోందో అలాగే నీ మరణానంతరం ఆ చిదాత్మే పరలోక రూపంగా కనిపిస్తోంది. పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగే వరకు జీవించి ఉండగా జాగ్రత్ స్వప్న దర్శనాలు, మరణించాక పరలోక దర్శనాలు అనే చక్రం కొనసాగుతూనే ఉంటుంది. భ్రాంతిమయమైన ఈ చక్రంలో భాగంగానే దానధర్మాలు, పిండ ప్రదానాలు మొదలైన వాటికి ఫలితాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అందుకే ముక్తి కలిగే వరకు ధర్మశాస్త్రాలు సత్యమేని మేము చెప్పుతూ ఉంటాము. ఇందులో అతార్కికమైన విషయమేమీ లేదు. దీనితో నీ 18వ ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక నీ 10వ ప్రశ్నలో యోగుల మహిమల గురించి అడిగావు. అదిగూడా హిరణ్యగర్భుడి ప్రథమ సంకల్పంలోని వైచిత్ర్యవల్లనే అలా జరుగుతోంది. అంటే యోగులు మొదలైన వారి వరుసపాదులు ఫలించుగాక అని హిరణ్యగర్భుడు సంకల్పించడం వల్ల అవన్నీ అలా జరిగిపోతున్నాయి. ప్రపంచంలో జరిగే సంఘటనల యొక్క కార్యకారణ సంబంధం కోసం హిరణ్యగర్భుడి సంకల్పాన్ని విడిచి వేరే చోట వెతుక్కోవాల్సిన పనీలేదు. అంతెందుకు, అసలే లేని ఈ జగత్తు కొంతసేపు ఉన్నట్లు కనిపించి మళ్లీ కొంతసేపు మాయమైపోవడం కూడా ఆ సంకల్పంలో భాగమే. దీనిని కవితామయంగా చెప్పాలంటే, ఆ చైతన్యం కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే ప్రళయం. పద్మప్తి బ్రహ్మర్షి. ప్రపంచం హిరణ్యగర్భుడి సంకల్పం వల్లనే అస్తిత్వాన్ని పొందుతున్నట్లయితే దానికి మధ్య మధ్యలో ఐసర్వ్ 162. ప్రళయం ఎందుకు వస్తున్నది? ఒకసారి సృష్టి జరుగుగాక తనే ఆయన సంకల్పం చేస్తే ఇక ఆ సృష్టి శిలాశాసనం లాగా అలా పడి ఉండాలిగదా. వశిష్ఠుడు, రాజా, నువ్వు స్వప్న నగరాన్ని సంకల్పిస్తున్నావు, కాని అది సుస్థిరంగా ఉండిపోవడం లేదు. ఇందువల్ల అది నీ సంకల్పం యొక్క స్వభావం. స్వభావానికి కారణం వెతికితే ప్రయోజనం ఏమిటి? ఇది నీ స్వభావమైనట్టే ఈ సృష్టి సుషుప్తిలోనూ ప్రళయంలోనూ మోక్షంలోనూ లేకుండా పోయేటట్టు సంకల్పం చేయటం హిరణ్యగర్భుడి స్వభావం. ఆ స్వభావం వల్లే నిప్పు వేడిగా, నీరు చల్లగా ఉండడం మొదలైనవన్నీ జరిగిపోతున్నాయి. దీనితో నీ 13వ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చింది. మళ్లీ చెబుతున్నాను, అర్థం చేసుకో. నిత్య సత్య పదార్థమైన ఆ శుద్ధ చైతన్యమే ఈ ప్రపంచంగా కనిపిస్తోంది. అంటే సత్యంగా ఉన్నది అదే, అసత్యంగా ఉన్నది అదే. అందుకే శృతి అసత్యం చానూతం చ సత్యమభవత్. సత్యమైన పరబ్రహ్మమే సత్యంగాను అసత్యంగాను అయింది అని చెబుతోంది. అది శుద్ధ చైతన్యం యొక్క స్వభావం. దీనిని బట్టి సృష్టిరీతులను నువ్వు సమన్వయం చేసుకో. దీన్ని బట్టే నువ్వు 11వ ప్రశ్నలో చూపిన శృతివాక్యాల సమన్వయం కూడా సిద్ధిస్తుంది. ఇక నీ 14, 15, 16, 17వ ప్రశ్నలలో పరస్పర విరుద్ధమైన తపస్సుల గురించి చాలా అడగావు. వాటి వివరాలలోకి వెళ్లే ముందు ధర్మాధర్మాదుల గురించి కొన్ని మౌలిక విషయాలు చెబుతా విను. ధర్మేణ పాపమపనుగతి. మానవుడు ధర్మాచరణతో పాపాన్ని పోగొట్టుకోవాలి అని శృతి చెబుతోంది. కనుక వరసపాలు, పాపపుణ్యాలు మొదలైనవన్నీ పరస్పర విరోధులైన శక్తులుగా పనిచేస్తూ ఉంటాయి. శత్రుమిత్రులు చేసే విరుద్ధ తపస్సులు మొదలైనవి కూడా ఇలాగే పనిచేస్తూ ఉంటాయి. ఇవి రెండూ సమానబలం కలవి అయితే ఒకదానినొకటి రద్దు చేసుకుంటాయి. అలా కాకపోతే తక్కువైన శక్తి ఎక్కువైన దానిలో కొంత భాగాన్ని హరించి వేగా మిగిలిన ఫలితాంశ శక్తి, రిజల్టెంట్ ఫోర్స్, ఫలితంలోకి వస్తుంది. అయితే ఒక్కొక్కసారి పాపపుణ్యాలుగాని వరసపాలుగాని ఒకదానితో మరొకటి రద్దు చేయబడటానికి కుదరనివిగా ఉంటాయి. అలాంటప్పుడు మాత్రం ఫలాన్ని అనుభవింపవలసిన జీవి ఏకకాలంలో రెండు శరీరాలను పొందుతాడు. ఒక్కొక్కప్పుడు ఆ రెండు శరీరాలు బహిరంగంగానే ఉంటాయి. ఒక్కొక్కప్పుడు వాటిల్లో ఒకటి బంధుమిత్రాదులకు కనిపించే బహిరంగ శరీరంగానూ, మరొకటి ఆ జీవికి మాత్రమే కనిపించే అదృశ్య శరీరంగానూ ఉండవచ్చు. నువ్వు చెప్పన ఉదాహరణలోనే శత్రువు వీడి మరణం కోసం, మిత్రుడు వీడి దీర్ఘజీవితం కోసం తపస్సులు చేస్తున్న ఘట్టంలో ఈ జీవుడు తన మామూలు శరీరంతో మిత్రుడి తపఃఫలాన్ని అనుభవిస్తూ, అదే సమయంలో మరో భ్రాంతి కల్పితమైన దేహంతో మరో భ్రాంతి కల్పితమైన ప్రదేశంలో మరణబాధను కూడా అనుభవిస్తూ ఉంటాడు. ప్రజ్ఞప్తి అమూర్తమైన ధర్మాధర్మాల వల్ల మామూలు శరీరం పుట్టడమే కష్టమని నేనంటుంటే మీరు రెండు శరీరాలు పుడతాయంటున్నారేమిటండి? వశిష్ఠుడు, రెండు కాదు, అవసరాన్ని బట్టి 1000 అయినా పుడతాయి. నీ స్వప్న రాజ్యంలో నువ్వు ఒక్కడవే శత్రుసెనగాను మిత్రసెనగాను కూడా తయారు కావడం లేదా? భ్రాంతిమేమై సంకల్పమాత్రంచేత పుట్టే ప్రపంచానికి సంఖ్యల నియమేమిటయ్యా? ప్రజ్ఞప్తి, ఒక ప్రక్క ఈ ప్రపంచం మిథ్య అంటారు, మరో ప్రక్క పరలోకాలు, వరసపాలు, సత్యం 163, ఐసర్వ్ అంటారు. ఇదేం న్యాయమండి? వశిష్ఠుడు, ఈ ప్రపంచం మిథ్య అని నువ్వు ఒప్పుకునేటట్లయితే ఇన్ని మాటలు లేవయ్యా. ఈ లోకము, పరలోకము అన్నీ మిథ్యలే. కర్మలు, కర్మఫలాలు అన్నీ మిథ్యలే. అదే సత్యస్థితి. కాని నీ ప్రశ్నలు దానిమీద ఆధారపడి లేవే. ఈ లోకం సత్యం అనే స్థాయిలో ఉండి నువ్వు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నావు. అందుచేత ఈ లోకంతో పాటు పరలోకము, వరసపాలు ఇలాంటివన్నీ గూడా సత్యమేనని నేను సమాధానం చెబుతున్నాను. మరైతే దీనిలో ఇన్ని అసంగతమైన సంఘటనలు కనిపిస్తున్నాయేమిటండి అని నీవు అడిగావు. దానికి సమాధానంగా, ఈ ప్రపంచమంతా స్వప్నతుల్యమయ్యా, ఇది భ్రాంతి కల్పితం, కనుక దీంట్లో ఇలాంటివి ఎన్నైనా జరగవచ్చు అని నేను చెప్పాను. నేను చెప్పిన దాంట్లో సిద్ధాంత సాంకర్యం లేదు. నువ్వు గూడా దేనినీ దానికి జాగ్రత్తగా సమన్వయించుకుంటే నీకు గూడా గందరగోళం ఉండదు. SA 209. ఇక నీ 15వ ప్రశ్నలో, 10 మంది వ్యక్తులు చంద్రత్వాన్ని కోరుతూ తపస్సు చేస్తే ఆకాశంలో ఒకేసారి 10 మంది చంద్రులు వస్తారా అని అడిగావు. ఇక్కడ మాత్రం ఒక కిటుకు ఉంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తున్నారనుకో, వాళ్ళిద్దరూ మేము ఒకే చంద్రుణ్ణి చూస్తున్నామని అనుకుంటున్నారు. లోక వ్యవహారమంతా ఇలాంటి విశ్వాసం మీద ఆధారపడే నడుస్తోంది. అది విశ్వాసమే గాని సత్యం గాదు. ఎందుకంటే ప్రతివాడు వాడు స్వంతంగా కల్పించుకున్న వాడి ప్రపంచంలో వాడు జీవిస్తున్నాడు తప్పితే ఇతరులు కల్పించిన ప్రపంచంలో జీవించడం లేదు. ఎవడి ప్రపంచం వాడిది? ఈ రెండూ ఒకదాంట్లో ఒకటి తోలుతిత్తిలోకి తోలుతిత్తి దూరినట్లుగా కొంతవరకు కలిసిపోతున్నట్టు కనిపిస్తున్నా, అవి రెండూ ఒకటి కాదు. దేనికదే? ఎవడి ఆకాశం వాడిదే, ఎవడి చంద్రబింబం వాడిదే. కనుకనే 10 మంది కవి కుమారులు నేను చంద్రుణ్ణి కావాలని కోరుకున్నప్పుడు ఎవడి చిత్త కల్పిత ఆకాశంలో వాడు చంద్రుడగా వెలిగిపోతాడు? వీడి ఆకాశంలో వాడుండడు, వాడి ఆకాశంలో వీడుండడు. 10 మంది చంద్రత్వాన్ని మాత్రం పొందుతారు. ఇలాంటి విషయాలను పూర్వం 5వ పాఖ్యానంలో బాగా వివరించారు. ఎవడి ప్రపంచం వాడిది కనుకనే సంకల్ప బలాన్ని బట్టి ఎవడికి వాడు తన లోకానికి హిరణ్య గర్భుడు కూడా కాగలడు. 5వులు అలాగే అయ్యారు. నీ 12వ ప్రశ్నలో హిరణ్య గర్భుడు ఒకడే ఎందుకుండాలని అడిగావు. ఒకడున్నా 100 మంది ఉన్నా విశేషమేమీ లేదు. ఎవడి ప్రపంచమైనా సంకల్పమాత్రజనితమే, స్వప్నతుల్యమే. ఈ మాట గ్రహిస్తే నీ 12వ ప్రశ్నకు పెద్ద సారం లేదు. ఈ 12వ ప్రశ్నకు సమాధానం మూలంలో సూటిగా లేదు. ఉన్న వాక్యాలను బట్టి మూలకర్త భావం ఇదే అనిపిస్తోంది. రాజా, నీ 16వ ప్రశ్నలో బ్రహ్మచారిణి స్త్రీ విషయంలో నువ్వడిగిన విషయం కూడా దీని ప్రకారమే సమన్వయం చేసుకో. నీ 17వ ప్రశ్నలో సోమరిపోతు మహారాజుగారి వ్యవహారం కూడా ఇలాగే సమన్వయించుకోవాలి. ఆయన తన గదిలోనే 7 ద్వీపాలను కల్పించుకుంటాడు, కనుక ఆయన అనుకున్న కల్పన కుదురుతుంది. ఈ విషయాలను పూర్వం లీలోపాఖ్యానంలో బాగా వివరించారు. రాజా, ఈ విధంగా నీవడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాను. అన్ని సమాధానాలకు మూలధారం ఒక్కటే, ఈ ప్రపంచమంతా శుద్ధ చైతన్యం యొక్క కల్పనే అనే సత్యం. దీనిని గమనించి మిగిలిన సమన్వయాలు నువ్వు చేసుకో. ప్రజ్ఞప్తి బ్రహ్మర్షి, అంతా బాగానే ఉందిగాని సృష్ట్యాదిలో భ్రాంతి వల్ల హిరణ్య గర్భుడనే దేహం ఏర్పడిందని మీరంటున్నారు. కాని లోకంలో ఎక్కడ చూసినా ముందు ఒక దేహం అంటూ ఉంటే ఆ దేహాన్ని ఆశ్రయించి ఆయసర్వ్ 164 ఉన్న చైతన్యానికి భ్రాంతి కలిగితే కలుగుతోందిగాని దేహం లేని చైతన్యానికి భ్రాంతి కలగడం ఎక్కడా కనిపించడం లేదు. ఈ సూత్రాన్ని హిరణ్య గర్భుడికి అన్వయిస్తే అతనికి దేహం వచ్చాక గాని భ్రాంతి ప్రారంభం కావటానికి వీలులేదు. కాని భ్రాంతి కలిగితే గాని దేహం వచ్చేందుకు వీలులేదు. ఇలా ఆ దేహానికి భ్రాంతికి అన్యోన్యాశ్రయ దోషం పడుతోంది. కనుక మీ సిద్ధాంతాన్ని నమ్మడం ఎలా? వశిష్ఠుడు, రాజా, చైతన్యం దేహాన్ని ఆశ్రయించి ఉండటం అనేది జరిగే పనిగాదు. చైతన్యం సృష్టికి పూర్వమే ఉన్న పదార్థం, దేహం సృష్టికి తరువాత వచ్చిన పదార్థం. పైగా అది భ్రాంతి జనితం, తరువాత పుట్టినది వెనకాలదానికి ఆధారం ఎలా అవుతుంది? భ్రాంతిమే పదార్థం సత్య పదార్థానికి ఆధారమెలా అవుతుంది? కనుక దేహాన్ని చైతన్యం ఆశ్రయించుకుని ఉంటుంది అనే మాటే తప్పు. అందువల్ల నీ ప్రశ్న కుదరనే కుదరదు. అయితే లోకంలో దేహం ఉన్న చోటనే చైతన్యం వ్యక్తమవుతోంది కదా, ఇతరత్ర కావటం లేదు కదా అంటావేమో. అంటే దానికి కారణం ఇతరత్రా చైతన్యం లేకపోవటం కాదు, ఉన్న చైతన్యాన్ని గుర్తించే శక్తి నీలో లేకపోవటమే దానికి కారణం. నీ స్వప్న ప్రపంచం మొత్తం అంతా నీ చైతన్యానికి మారు రూపమైనా, దానిలో కొంత భాగాన్ని నువ్వు చైతన్యంగా గుర్తించక జడమని పిలుస్తున్నావు. నిజానికి నీ స్వప్నలోకల్లో ఉన్న చైతన్యము నువ్వే, జడము నువ్వే. అలాగే ఈ లోకల్లో ఉన్న దేహము చైతన్యమే, శుద్ధ చైతన్యము చైతన్యమే. అవి రెండూ ఒక్కటే గనుక వాటికి అన్యోన్యాశ్రయ దోషం పట్టే ప్రసక్తే లేదు. పుజ్ఞప్తి జాగ్రద్దశలోని దేహం బ్రహ్మస్వరూపమైతే స్వప్నదశలోని దేహం కూడా బ్రహ్మస్వరూపమే కావాలి. అది మీ సిద్ధాంతమైతే ఈ జాగ్రద్దేహం స్వప్న దేహం వంటిదే అని పోల్చి చెబుతున్నారు. ఎందుకని? వశిష్ఠుడు అది నీకు అర్థం కావడానికి చెప్పే మాట మాత్రమే. కనిపించే ఈ దేహం కనిపిస్తున్నా సరే అసత్యమని, అధిష్టాన స్వరూపంతో మాత్రం అది బ్రహ్మమాత్రమని నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దానికో ఉదాహరణ కావాలి. నీ స్వప్నదేహానికి ఆ లక్షణాలన్నీ పట్టాయి. నీ స్వప్నదేహం కనిపిస్తున్న సమయంలో కూడా అసత్యమే. అధిష్టాన రూపంతో ఆలోచిస్తే అది నువ్వే. అందుచేత స్వప్నదేహానికి జాగ్రద్దేహానికి పోలిక ఉంది. స్వప్నదేహం యొక్క అసలు స్వరూపం నువ్వైనట్లుగా జాగ్రద్దేహం యొక్క అసలు స్వరూపం శుద్ధ బ్రహ్మే అని వివరించడానికి ఈ ఉదాహరణ బాగుంది, అందుకోసం దానిని తీసుకున్నా. అంతేగాని స్వప్నదేహం వేరు, జాగ్రద్దేహం వేరు అని చెప్పటం మా ఉద్దేశ్యం కాదు. ఉన్న సత్యస్థితి ఏమిటంటే దృశ్యం ఏదైనా సరే భ్రాంతి వల్లే కనిపిస్తోంది. భ్రాంతి వల్ల కనిపించేది సత్యం కాదు. కనుక జాగ్రత్తు లేదు, స్వప్నము లేదు, సుషుప్తము లేదు, అన్నీ చిదాకాశం యొక్క రూపాంతరాలు మాత్రమే. శుద్ధబ్రహ్మ శుద్ధబ్రహ్మగా తెలిస్తే అది మోక్షం. అది తెలియకుండా పోతే అది బంధం. ఇదే సిద్ధాంత సారం. ప్రజ్ఞప్తి బ్రహ్మర్షి, నీ అనుగ్రహం వల్ల నా సందేహాలన్నీ తీరాయి.